పరలోకమందు దేవుడు మానవ జాతి కొరకు కొత్త ఏర్పాట్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. మానవ జాతికి మూడు కాలాలను నియమించాడు, మూడు స్థితులను నియమించాడు. మానవునికి మూడు స్థితులు ఉంటాయి. ఒక స్థితి భూనివాస కాలపు స్థితి, దేహం ధరించి జీవించే కాలం ఇది. రెండవది దేహమును విడిచిన స్థితి. దేహాన్ని విడిచిన స్థితిలో మనుషుడు రెండవ స్థాయిలో కొనసాగుతాడు. మూడవది మహిమలో ప్రవేశించిన స్థితి. కాబట్టి మూడు ప్రత్యేక మనుషులు మానవ మనిషి వరకు జగత్తు పునాదు వేసినప్పుడు ఏర్పాటు చేసి పెట్టాడు. మొదటిది భూనివాస కాలపు స్థితి, దేహంలో నివసించే స్థితి అది. నరుడు దేహంలో నివసించితే భూమి మీద ఉంటాడు. భూమి మీద ఉన్న దాన్ని భూనివాస కాలం అన్నారు. మనం చదివే ఈ మాటలు మీ జ్ఞాపకం ఉండి ఉండాలి. మొదటి దినవృత్తాంతములు 29:15 ఏమన్నాడంటే, మా భూనివాస కాలము నీడ అంత స్థిరము అన్నాడు. కాబట్టి దాని స్థితిని గురించి మాట్లాడాడు. భూనివాస కాలము మరిన్ని మనుషునికి భూనివాస కాలం మాత్రమే కాదు, ఇది ఒక స్థితి. 15 ఏమన్నాడంటే, మొదటి దినవృత్తాంతం 29:15 మా పితృల వారి మేమును నిసన్నిధిని అతిథులమును పరదేశంలో ఉన్నాం. మా భూనివాస కాలము నేడంత స్థిరంగా ఉండేవాడు ఎవడు లేడు అని చెప్పేశాడు. ఇది భూనివాస కాలం యొక్క పరిస్థితి. మనమందరము భూనివాస కాలంలో ఉన్నాం. ఎవడైనా తను చాలించితే భూనివాస కాలము పరిస్థితిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏ స్థితిలోకి వెళ్తాడంటే దేహం లేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. దేహం లేని దీన్ని మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఎన్ని రకాలు మాట్లాడినా దేహం లేని స్థితి అన్నమాట. మూడవది మహిమలో ప్రవేశించే స్థితి. అది ప్రభునేసు మాట్లాడి మనం చదివాం ముందుగా. యోహాను సువార్త 17:24 తండ్రి నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలి అని సమాచారం. నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవని నేను కోరుచున్నాను. జగత్తు పునాదివే మడకునివే నీవు నన్ను ప్రేమించు. ఈ స్థితి కోసము దేవుడు జగత్తు పునాది మీద పడక మునిపోయి తను ప్రేమించి ఏం చేశాడంటే, తన ఎందున్న మనుషుల కొరకు మహిమలో ప్రవేశించి ఏర్పాటు చేశాడు అని. భూనివాస కాలం అయిపోయిన వెంటనే మనుషులు మహిమలో ప్రవేశించరు. ఆది నుంచి భక్తి కలిగిన అనేక మంది భూనివాస కాలం ముగిసిన వెంటనే మహిమలో ప్రవేశించలేదు. ఎబ్రిలకు 11:39 ఇలా రాబడిని చదువుతాం. మీరందరూ పొందిన వారైనను దేవుడు మన కొరకు మరి సిద్ధపరిచాను మహిమలో ప్రవేశించలేదు అనే మాటకు అర్థమైంది. వాగ్దాన ఫలం అనుభవించలేదు, మహిమలో ప్రవేశించలేదు. ప్రవేశించిన వాళ్ళెవరు మహిమలో? ఎవరు ప్రవేశించలేదు అంటే, మొదట హేబెలు, మొదటి హత సాక్షి, తనతో ప్రారంభించాడు గ్రంథానలిస్టు. కాబట్టి 11 హెబ్రీలో 4 ప్రారంభించి హేబెలు మొదలుకొని ఆ తర్వాత హానోకు లాంటి భక్తులు, నోహు లాంటి విశ్వాస వీరులు, అబ్రహాం లాంటి దేవుని స్నేహితులు, ఇస్సాకు లాంటి దేవుని భయపడేవాడు, యాకోబు లాంటి దేవునితో పోరాడి గెలిచినవాడు, అలాగే వగారు మాట్లాడుకుంటూ వచ్చి వీరందరూ మనం లేకుండా విశ్రాంతిలో ప్రవేశించలేదని చెప్పేసి, అంటే వారు మన దగ్గర సంపూర్ణ కాకుండా మిత్రులు వాగ్దాన ఫలం అనుభవించలేదని. వాగ్దాన ఫలం అనుభవించేది మహిమలో ప్రవేశించినప్పుడు. దేహం చాలించిన వెంటనే ఎవడు మహిమలో ప్రవేశించే పరిస్థితి? దేహం చాలించిన వెంటనే ప్రభున యేసు కూడా వెంటనే మహిమలో ప్రవేశించలేదు. ఆయన పట్టాభిషేకం చేయటానికి ఆరోహణమైనప్పుడు మహిమలో ప్రవేశించాడు. అంతవరకు ఏమన్నాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు అని. తండ్రి యొద్దకు వెళ్ళలేదంటే మహిమలో ప్రవేశించలేదు అని అంది. కాబట్టి తండ్రి యొద్దకు పోని కాలం అంతా ప్రభువైన యేసు చనిపోయిన కాడ నుండి మహిమలో ప్రవేశించే మధ్యకాలం అన్నమాట. ప్రతి మనుషునికి భూనివాసకాలం ముగిసిన వెంటనే మహిమలో ప్రవేశించడు. కాబట్టి మహిమలో ప్రవేశించడానికి భూనివాసకాలం విడిచిపెట్టడానికి మధ్యలో ఉండే కాలం దేహము లేని కాలం. దేహం ఉండదు, దేహం ఉండాలంటే భూమి మీదే ఉండాలా? భూమి మీద లేని మనుషుడు, దేహం లేని మనుషుడు భూమి మీద ఉండడు అనేసారి చెప్పాను మీకు ఈసారి. కాబట్టి ఒక మనిషి భూమి మీద ఉండాలంటే దేహం కలిగి ఉండాలా? అంతే సమాచారం. దేహం వెళ్ళిపోయింది, భూమి మీద ఉన్నాడంటే అర్థమే మాట. కాబట్టి దీనికి భూనివాస కాలం అన్న ఏదో మాట. క్రీస్తు ప్రభునందు దేవుని సంకల్పంలో ఏం జరిగిందంటే, క్రీస్తునందున్న వారు భూనివాసులుగా గుర్తింపబడాలి. దేహం ఉంది, నేను దేహంగా ధరించే ఉన్నా భూనివాసునిగా గుర్తింపబడాలి. మరి ఏ నివాసి నువ్వు? భూనివాసు కాకపోతే తేజోవాసి, దానికి వేరే పేరు పెట్టాడు. భూనివాసి అన్నాడు, తేజోవాసి అన్నాడు. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏమి అంటే, క్రీస్తులో దేవుని సంకల్పంలో నువ్వు హెచ్చింపబడిన వ్యక్తివి అని నా ఉద్దేశం. కంతకంటే అంటే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నానా? మీరు ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? అంతా జాగ్రత్త మనం ఆలోచించండి. నువ్వు దేహం ఉన్నా దేహం లేకపోయినా ప్రభువాడైగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేశాడు. రోమేలకు 14:8 నుండి లేకపోవడం చదువుతాం. రోమ 14:8 నుండి బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాం, బ్రతికినను చనిపోయిన ప్రభువరమైందాం, సజీవులకు ప్రభు ఇంటికే చనిపోయిన బ్రతికిన దానికోసమే. అందువలన నీ భూనివాస కాలం విడిచిన మనుషుడు దేహం లేకుండా పాతాళానికి దిగిపోతాడు. దేవుని మర్చే వారందరికీ ఇదే గతి. కీర్తన గ్రంథం 19:10, నేను తప్పు చెప్పాను, 10వ అధ్యాయం క్షమించండి, కీర్తన 9:17 కదా, దుష్టులను 9:17 దుష్టులను దేవుని మనుషు జనులందరూ దిగిపోతుంట. భూనివాసకం ఉడిస్తే పాతాళం దిగిపోయేవాళ్ళు ఉన్నారు. ఎవరు దిగిపోతాడు పాతాళానికి? దుష్టులు, రెండు దేవుని మరిచేవారు. దేవుని మరిచేవాడు అయితే భూనివాసకాన్ని విడిచిన దేహాన్ని విడిచిన వెంటనే పాతాళం దిగిపోతావు. దేహం లేని పాతాళం స్థితి అది, దేహం లేని పాతాళం స్థితి. ఇది ఎప్పుడు ఏర్పడైంది? జగత్తు పునాదులు వేసినప్పుడే ఏర్పడైన ఏర్పాటు, కొత్తగా ఏర్పాట్లు కాదు. కాబట్టి పరమదేవుడు సంకల్పం ఏర్పాటు చేసినప్పుడు ఏది కొత్తగా జరిగేదానికి ఛాన్స్ లేకుండా దేవుని మహాజ్ఞానంలో యాక్సిడెంట్ అనేది జరగదు. దేవుని ఆలోచనలో యాక్సిడెంట్లు లేవు. ఒకవేళ నన్ను ఏమనుకోకండి, రైల్లో ప్రయాణం అవుతున్నా, రైల్వే యాక్సిడెంట్ అయింది, దాదాపుగా 15 బగ్గీలు పోయాను, 40 మనుషులు పోయారు, దాంట్లో నేను కూడా పోయాను, అట్స్ నో యాక్సిడెంట్. కాబట్టి దేవుని యొక్క సంకల్పంలో యాక్సిడెంట్లు లేవు. యాక్సిడెంట్గా ఎవరు పోరు. దేవుని గ్యారంటీ ఇది అన్నమాట. కాబట్టి సంకల్పము యాక్సిడెంట్లకు లేని సంకల్పం, అది యాక్సిడెంట్కి తాగుండదు. పరిస్థితి అది, ఒకడు ఏదైనా సంభవించిందంటే అది కాలం కాలం జరగాల్సిన కార్యక్రమం అయి ఉంటుంది అంతే సమాచారం. కార్యక్రమం సంకల్పం ఎలాంటిదంటే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అది. కాబట్టి క్రైస్తవ విశ్వాసము దృఢంగా దేవుని యందు చంచలం చంచలత్వం లేకుండా నమ్ముకొని బయటకొచ్చేది నమ్మకం. వాస్తవానికి ఆ మాట మనకు తెలిసిన సమాచారం ఉందని మాట్లాడుకున్నాం. యోసేపుకు వాళ్ళ అన్నలు ద్వేషించడం యాక్సిడెంట్గా తను తీసుకెళ్ళి గోతులు పడేసి శంకర్తో ఒత్తడం ఏడిపించడం యాక్సిడెంట్ కాదు. క్యారవాన్ పోతుంది అంటే ఒంటిలో ఒంటిలో ఇవ్వని జనం వెళ్తున్నారు. ఇక్కడ కాలేజీ ఒంటి అమ్మేద్దామని అమ్మేది అమ్మడం యాక్సిడెంట్ కాదు. ప్రతిపర్ ఇంటిలో యాక్సిడెంట్ కాదు. జైల్లో యాక్సిడెంట్లే లేవు. అందువలన క్రైస్తవ జీవితానికి దేవుడు ఏం చేశాడు అంటే యాక్సిడెంట్ రహితమైన సంకల్పం ఏర్పడింది. అవి జరగకపోతే అనుకున్నది నెరవేర్చబడదు. అది జరగాల్సిన అవసరం ఉంది. ఈ దారి కూడానే పోవాలి. కాబట్టి మహిమకు రాజబాట దేవుడు క్రీస్తు వొకేషన్ మహిమకు రాజబాట. తన కుమారుడని యేసుక్రీస్తు రక్త వంశంలో పాలిబడి కావాలి. పాలిబడైన తర్వాత మనుషుల చేత ద్వేషించబడాలి, నా మత నాయకుల చేత అసహించుకోబడాలి. మాటి మాటికి సంపద అనే ప్రాణంతో మనం ఆయన వెంబడిస్తూ ఉండాలి. శోధించబడనే కోరిక కలిగి ఉండాలి. తప్పులు పడటానికి వాళ్ళు సిద్ధపడి ఉండాలి. ఆఖరికి మందిని దర్చగొట్టి సిలువేయించాలి. అది సిలువ బాధ అనుభవించాలి. ఇటుకుండే బాగుంది ఆయన. అందువల్ల దేవుడు సంకల్పం ఫ్రేమ్ చేసినప్పుడు ఏం చేసిందంటే ఇది ఇలాగే జరగాలి అన్నాడు అంతే. అలాగే అందువల్ల ఎలా జరగాలి అంటే నీవు భూమి మీద నివాసం చేయాలా, చేయాలంటే దేహం కలిగి ఉండాలా, ఎదుటే ఉండాలా. భూమి మీద దేహం అయిపోయింది అనుకో, రోగం వచ్చిందో ముసలితనం వచ్చిందో లేకపోతే యాక్సిడెంట్ అయ్యిందో ఏమైందో మొత్తానికి దేహం పోయిందనుకో, భూమి మీద ఉండకూడదు. భూమి మీద ఉండకపోతే ఎక్కడ ఉండాలయ్యా? భక్తిహీనుడు దేవుడు మర్చేవాళ్ళు పాత్రలు దిగిపోవాలా? సిస్టమ్ అది. ఎక్కడ పోతారంటే ఊహించాల్సిన అవసరం ఉండదు. భక్తిహీనుడవా, దేవుని మర్చేవాడువా, పాత్రలు దిగిపోతావు ఆటోమేటిక్. కొత్తగా వచ్చేవాడని అక్కడి నుంచే తీసుకెళ్లే అవకాశాలు ఉండవు. రెండవ సంగతి మీద దేహం విడిచాం. దేహం విడిస్తే పాతాళానికి వెళ్ళాలి. దేహం విడిస్తే దేవునికి అనుకూలంగా జీవితం జీవించితే విశ్రాంతి గదిలోకి వెళ్ళాలి. విశ్వాసులకు చావు లేదు అనేది సంకల్పం. విశ్వాసులు చావరు. కాబట్టి మనకు తెలిసిన అబ్రహాము ఇస్సాకు యాకోబులు చనిపోయిన వారు కాదు. మార్చు వార్త 12:27 చదువుతాం. అలాగే ఒకటి చదువుతాం. మార్చు వార్త 12:27 చదువునా ఒకసారి. సజీవుల దేవుడే అది సంగతి. ఆయన సజీవుల దేవుడే కానీ మృతుల దేవుడు కాదు. సజీవుల దేవుడు ఆయన, మృతుల దేవుడు కాదు. మృతులు ఎక్కడున్నారు? పాతంగా దిగిపోయిన మృతులు ఉన్నారు. వాళ్ళ దేవుడు కాదు ఆయన. సజీవులకు దేవుడు. ఎక్కడున్నారు సజీవులు? పాతంగా దిగిపోయిన వాడు కాదు. కాబట్టి సంకల్పం విశేషం. క్రైస్తవ జీవితానికి ఒక తేటైన గమ్యం, నీటైన మార్గం నిర్దేశించబడింది. ఈ నిర్దేశించబడిన మార్గ కార్యాలు జరుగుతాయి. అందువలన ఏం చేశాడంటే దేవుడు మన భూనివాస కాలాన్ని, దీన్ని భూనివాస కాలం అన్నాడు. భూనివాస ఎలా అస్థిరమైంది, ఆ తర్వాత దేహాలు లేని స్థితి అన్నాడు. మూడవది మహిమలో ప్రవేశించే స్థితి, ప్రవేశించే నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీ అనుకునే వారు నాతో కూడా ఉండాలి. వారు నా మహిమను చూడాలి. అసలు నేను మహిమ పొందడానికే సంకల్పించాడు. రెండవ దశలోనిక ఎస్ రెండవ దశలిక రెండవ అధ్యాయం 14 వచ్చింది అన్నమాట. అప్పుడు రెండవ దశలోనిక రెండవ అధ్యాయం 13 చదువుతామా? సహోదరులారా, పరిశుద్ధ పరిచిటవలను రక్షణ మంత్రాన్ని ఏర్పాటు చేసినాడు, ఆది నుండి ఏర్పాటు చేసినాడు కనుక ఆయన మహిమందుడు మనం కూడా మహిమ పొందాలని ఆయన మా సువార్త రేపు రెండు అన్నాడు. దేనికి పిలిచాడు? మహిమ పొందాలని పిలిచాడు. మహిమ ఎప్పుడు పొందుతాం? నిత్యత్వంలో పొందుతాం మహిమ. భూమి వంశకాలం ఒడిచి వదిలిపెట్టిన వెంటనే మహిమ పొందవండి. కాబట్టి భూమి వంశకాలం విడిచిన వెంటనే పాతలను దిగిపోతారు. విశ్రాంతిలో ప్రవేశించేవారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఈ కార్యక్రమం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. పుట్టిన మనుషులందరూ ఎక్కడికి వెళ్ళారు అడగాల్సిన అవసరం లేదు. భూమి ఉంటే భూమి మీద ఉంటారు, భూమి లేకపోతే పాతాళ్ళు దిగిపోతారు. భూమి మీద పాతాళ్ళు కాకపోతే విశ్రాంతి గతిలో ప్రవేశం. సంకల్పం ఏర్పాటు చేసి నీటిగా ఏర్పాటు చేసి పెట్టాడు పనులకు. అందువల్ల అసలు వాస్తవాంశం ఏంటంటే, సంకల్పం ఏర్పాటు చేసింది మనిషిని తనతో కూడా మహిమపరచడానికి ఉద్దేశించాడు. పనుంది తన స్వరూపం ఇచ్చాడు, తన పోలిక కూడా ఇచ్చాడు, తన స్వాస్థ్యం ఇస్తాడు, తన సహవాసం ఇస్తాడు. నీకు తన స్వభావం కావాలి అని కోరుకుంటాడు. స్వభావము నిచేతన ఉంది. ఏమేమి ఇచ్చాడు? నెంబర్ 1, తన స్వరూపం ఇచ్చాడు, కోరిక కూడా ఇచ్చాడు. స్వరూపం కోరిక ఇచ్చిన తర్వాత ఇంకేమిచ్చాడు? సహవాసం ఇచ్చాడు, స్వాస్థ్యం ఇచ్చాడు. కరెక్ట్, సహవాసం ఇచ్చాడు రెండు, తర్వాత స్వాస్థ్యం ఇచ్చాడు. అనుభవించడానికి ఆయన శూన్యాన్ని స్వభావం కావాలి. మనుషులు దేవుని సంకల్పం ఏం కావాలంటే దేవుని స్వభావం కలిగిన వారే ఉండటం అవసరం. ఇది నీ చేతిలో ఉంది. దేవుడు తన చేతిలో ఉన్నదంతా ఆయన చేయగలిగినంతా తను స్వయంగా చేసి ఇచ్చేసాడు. నీ స్వభావం ఆయనేం చేస్తాడు? నీ స్వభావం అదే కానీ నా స్వభావం కాదు. ఇది జరిగినప్పుడు కార్యక్రమ సంకల్పంలో అందువల్ల నేను మనం చెప్పితే ఇది భూమి వంశకాలము, శరీరం విడిచిన కాలము, మహిమలో ప్రవేశించిన కాలము. దీన్ని ప్రకటన గ్రంథం 3 సంగతులుగా చెప్పింది మనందరికీ తెలిసిందే. ప్రకటన ఏం చెప్పిందంటే భూమి వంశకాలంలో నిస్థితి ఏమైంది. భూనివాసకాల నిస్థితి ఏమైంది అంటే ప్రకటన 5 అధ్యాయం 9-10 వచనాల్లో గ్రంథం తీసుకుని యోగ్యుడవు, రక్తం ఇచ్చి మాట్లాడేవారు కొని భూలోకంలో ఉంటే భూలోకం ఏర్పాటు చేసే పరిస్థితి మారింది. భూలోకం ఏర్పాటు చేసామంటే నీకు ఎంపీ సీట్ ఇస్తాడు, ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు కాదు. ఇది వాళ్ళని దించే అధికారుడికి ఇస్తాడు, వాళ్ళని దించగలిగే అధికారుడికి. నీ ప్రార్థనలు ప్రభుత్వాన్ని మార్చేయగలదు, తగిన కర్మ చేస్తే కార్యకర్త. భూలోకం వారు భూలోకం మంది ఏడుదురు. భూనివాస కాలంలో ఏం చేస్తారు అన్నమాట, ఇప్పుడు కృష్ణ రక్తం చేత కొనబెడితే, సంకల్పంలో కొనబెడితే వారు భూలోకం మంది ఏడుదురు. లేదు భూమి భూనివాస కాలంలో తను చాలించాడు అనుకో, రెండో స్థితిలోకి వెళ్ళిపోతాడు. రెండో స్థితిలోకి వెళ్ళిపోయిన వాడు నేలలోకి వెళ్ళాడా, దుమ్ములోకి వెళ్ళాడా, దూళ్ళకి వెళ్ళాడా, మంటలోకి వెళ్ళాడా కాదు, సంవత్సరం మీద ఎక్కడానికి వెళ్ళాడు. అది జరిగింది. కాబట్టి ఎప్పుడు క్రైస్తవ జీవితం ఓటమి పాలు అవడానికి దేవుడు సంకల్పమే సంకల్పం చేయాలి. ఓటమి అంటే ఎరుగని పరిస్థితి కృష్ణ రక్తంతో జరిగింది. ఎందుకంటే ఆయన రక్తము ఓటమి ఎరగంది. ప్రభాసి ఓడిపోరా అయ్యా చేసి వేసారు సిరి వేసారు అది ఓడిపోరా చిత్రహింస చేసేసింది అవమానం చేసి ఓడి అవమానం జరిగింది చిత్రహింస జరిగింది ఓడిపోరా వాటి వలననే అపవాది క్రీడలు అయిపోతే దేవుని సంకల్పం లేదు. కొలసీలకు రెండో అధ్యాయంలో 13వ వచనం ఇలా రాబడి ఉంది. కొలసి 2:13లో గ్రంథం తెలియజేసే విశేషమైన కొట్టి తుడిచివేసి ఎత్తివేసి పెంచి ఆయనతో కూడా మిమ్మల్ని జీవించేసారు. 15వ వచనం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులు అయిపోయాడు. ఆయుధాలు లాగేసుకున్నాడు నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో శిలువ విజయం సంపాదించింది. శిలువ విజయోత్సవం శిలువ జయోత్సవం చేత పట్టి పట్టిదని వేడుకను పట్టి అయిపోయిన అపవాదిక శక్తులు మరణ ప్రభావం అపవాద శక్తులు పాతాడు అధికారం సమస్తం కూల్చివేసింది. కాబట్టి శిలో క్రీస్తు శిలో రక్తము జయంతో కూడా జయ జీవితం ఆయన రక్తంతో కొనబడిన మనుషులు కూడా జయ జీవితం కలిగిన వాళ్ళే. రక్తంతో కొనబడిన వాళ్ళు భూలోకంలో ఏర్పాటు చేస్తారు. ఆ రక్తం చేత కొనబడిన వాళ్ళు అపవాదం జయిస్తారు. 17:14 గొర్రె పిల్ల రక్తం బట్టి అది మాట్లాదు వచ్చిన తప్పు చెప్పేసానా? ఇద్దరు గారు గొర్రె పిల్ల యుద్ధం చేద్దరు కానీ గొర్రె పిల్ల ప్రభులకు ఉండను తనతో కూడా ఉండిన వారు అంతా ఉన్నవాళ్ళు అది సంబంధించి ఉన్నవాళ్ళు పిలవబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారిని ఉన్నందున ఆయన ఆ రాజులను ఆ రాజును జయించను సమాచారం చెప్పేసి రాజును జయించడానికి కృష్ణతో పాటు ఉన్నవారు ఎవరు ఉన్నవారు వాళ్ళు చెప్పేశాడు. పిలువబడిన వారే నమ్మ ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారైనా ఉండరాదు అని జయించాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 11వ వచనం రాబడు గొర్రెపిల్ల రక్తం బట్టి సాక్ష్యం బట్టి వాణ్ణి అపవాదం చేయించున్నారు కానీ ప్రేమించిన వారు కాదు. అది సమాచారం ఆ తెగు ఎక్కడి నుంచి వచ్చిందంటే తమ విశ్వాసంలో వచ్చిన తెగువ తెగించారు. అంతే ప్రాణాలు పోతే పోయినాయి తెగించారు. ప్రాణాలు పోయే వరకు ప్రాణమే ఉంటాం. గొర్రెపిల్ల రక్తం వరకు వచ్చి సహాయం చేస్తారు. ప్రాణాలు అప్పటిదాకా ప్రేమించిన వాడు కల్పించిన వాడు కాదు కూడా ప్రాణాలు అర్పించితే ఏం జరిగిందంటే 20వ అధ్యాయం 4వ వచనం వాటి మీద ఆశలు సింహాసనాల మీద ఉన్నారండి వీళ్ళు. సింహాసనం మీద చూస్తే వాటి మీద ఆశ వారికి విమర్శ చేయటం అధికారం ఇవ్వబడిను చేయకొని కొనని వారిని సాక్ష్యమని వారు శిరస్సు దిగిపోయినాయి. దేహం లేదు ఇప్పుడు. దేహం లేకుండా కూడా చనిపోయిన వాడు కాదు. దేహం లేకపోయినా చనిపోయిన వారు కాదు. అది విశేషమైన సంగతి దేవుడికి మాకు. దేహం లేకపోయినా చనిపోయిన వాడు అబ్రహం ఇసాక్ యాకోబులు ఎలాగూ దేహం లేకపోయినా చనిపోయిన వారు కాదు. కృష్ణుడు నిమిత్తము తమ ప్రాణాలను త్యాగం చేసిన మనుషులు చనిపోయిన వారు కాదు. ఎక్కడున్నారు వాళ్ళు? సింహాసనం మీద. అపవాది ఎక్కడున్నాడు? వాడు కాళ్ళ కింద. అపవాదిని కాళ్ళ కింద పెట్టుకొని సింహాసనం మీద కూర్చుండే పరిస్థితి తను చాలించిన తర్వాత నష్టపోయేదేమి లేదు. కృష్ణుడు క్రీస్తునందు దేవుడు ఏం చేయడానికి ఉద్దేశించాడు అనే సంగతి మనకి తెలియకపోవటం చాలా దుర్మం. ఇది మతం కాదు. ఆదివారం వచ్చి కాసేపు కూర్చుండి నాలుగు పాటలు పాడి కాసేపు వాక్యం చదువుకుని వేసి ఒక మోదీని వేసి డబ్బులు కానుకలు వేసి లేకపోతే భోజనం చేసి వెళ్ళిపోయే కార్యక్రమం కాలేదు. వివరమే ఏమేంటి కథ? నీ కొరకు సంకల్పంలో ఏర్పాటు ఉన్న పరిస్థితి ఏంటంటే భూమి మీద ఉంటే నువ్వే రాజువి. శరచేతం చేసినా ఓడిపోయిన వాడు కాదు. నిత్యత్వంలో ఏర్పాటు చేసేది నీవే, మహిమలో ప్రవేశించినప్పుడు ఇదే ఆధిపత్యం అన్న మూడు విశేషమైన సంగతులు దేవుడు తన గ్రంథం వద్దు తన ప్రజలైన వారికి తెలియజేయండి ఉద్దేశాడు. విశ్వాసం మనం అంత దూరం పోయేవాళ్ళం కాదనుకో, ఏదో ప్రసంగం తీసి ఒక మాట తీసుకొని ప్రసంగించిన మాట చెప్పేసి ఇది క్రైస్తవ్యం ఇట్లా నడుచుకోవాలి అట్లా నడుచుకోవాలి ఇట్లా నడుచుకోవాలని చెప్పి పోయే కార్యక్రమం కాదు ఇది. క్రైస్తవుడిగా బ్రతకాలి అనేది కార్యక్రమం. క్రైస్తవుడిగా బ్రతికితే నీ స్థితి ఏంటి? భూనివాస కాలంలో నీ స్థితి ఏంటి? శరీరం విడిస్తే నీ స్థితి ఏంటి? మహిమలో ప్రవేశించితే నీ స్థితి ఏంటి? ఇది జగత్తు పునాదులు వేగ మునిపోయి దేవుడు ఏర్పాటు చేసి ఫ్రేమ్లో పెట్టేసి నష్టం అనేది చవి చూడటం అని క్రైస్తవుని సంబంధించిన కార్యక్రమం. మరి నష్టం అనగానే మళ్ళీ నా వ్యాపారం నష్టం అంటే మరి నా వ్యాపారం సాగు నాకు సంబంధం లేదు. క్రైస్తవు జీవితానికి సంబంధించిన వరకు పరిస్థితి నీ వ్యాపారం నష్టపోతే నీ సాగు నువ్వు నాకు సంబంధం లేదు. నీ వ్యాపారమో నీ కుటుంబమో అదో ఇదో ఇదో కాదు, ఇది క్రైస్తవు జీవితానికి సంబంధించినంతమాట. దేవుని సంకల్పంలో దేహంలో ఉంటే భూనివాస కాలం అస్థిరమైంది, దేహాన్ని విడిస్తే ఏలుబడి కాలం, మహిమలో ప్రవేశించితే దేవునితో యుగయుగాలు జీవించే అద్భుతమైన మహాదశ నీకు సొంతము అని చెప్పడానికి సంకల్పం నియమించబడింది. ఇలాంటి మహత్తరమైన సంకల్పాన్ని ఏర్పాటు చేసిన దేవుడు నిరంతరము తన విమోచింపబడిన ప్రజలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. అది నిర్గమకాండం యొక్క సందేశం. నిర్గమకాండం సందేశం ఏమంటే తను విమోచించిన తన ప్రజలతో దేవుడు కలిసి నివసించి కోరుతున్నాడు అని మాట. పరలోకంలో ఉంటాం, వీటి భూమి మీద ఉంటాం అలాగా పరిస్థితి కాదు. నువ్వెక్కడో నేను అక్కడ. వాస్తవం సమాచారం ఏమంటే ఒక రోజున ఇద్దరు విధవరాళ్ళ మధ్యలో సంభాషణ జరిగింది. కోడలతో ఆ కథతో కోడలు అంటుంది, నువ్వెక్కడుంటే నేను అక్కడ, నువ్వెక్కడ నేను వెళితే నేను అక్కడికి వెళ్తా, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడ నివాసం చేస్తా, నువ్వెక్కడ చేస్తే అక్కడ నేను పాదపడిపోయి నువ్వే నేను ఆలోచిస్తాను. అది ఒక అత్తపాటల మధ్య జరిగింది అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ దైవం దేవుడు మనుషుల మధ్యలో జరిగిన నిబంధన సంబంధం ఏంటంటే నువ్వెక్కడో నేను కూడా అక్కడే నీతో కూడా అని ఒక విశేషమైన సమాచారం నిర్గమకాండం తేటగా తెలియజేస్తుంది మనకి. ఇస్రాయిల్ బయటకు వచ్చారు, మన కథ మొదలెట్టే మళ్ళా ఇస్రాయిల్ బయటకు వచ్చారు, జల సముద్రం దాటించేశారు, అరణ్యంలో ప్రవేశించారు. ప్రవేశించిన వెంటనే విమోచింపబడిన తన జనులతో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ చేసుకున్న దేవుడి నిబంధన రాజ్య సంబంధమైన నిబంధన. అది నిర్గమ 19:5-6 మనం చదివేశాం. ఆ తర్వాత మోషే ఏం చేశాడు అంటే కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత పరమదేవుడు ఏం చేశాడంటే ఇస్రాయేలు తనకున్న నిబంధన నిబంధనను ఆ నిబంధన పలకల మీద రాసి మోషే చేతికి ఇచ్చేశాడు. 10 ఆజ్ఞలు నిబంధన పలకలు అన్నాడు. ఈ 10 ఆజ్ఞలు దేవునికి ఇస్రాయేలుకు మధ్యలో చేసిన ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమం. దేవునికి ఇస్రాయేలుకు మధ్యలో ఒప్పందం జరిగింది సీనాయి కొండ దగ్గర. హోరేబులో దేవుడు ఇస్రాయేలుతో సందేశం మాట. కాబట్టి ఇవన్న ధర్మశాస్త్రము ఇస్రాయేల్ యొక్క రాజ్యాంగ చట్టం. రాజ్యాంగ ఇస్రాయేలు ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్, దానికి సంబంధించిన కార్యక్రమం దేవుడు తేటగా. 6వ అధ్యాయంలో 25వ వచనం ద్వితీయ ఉపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెప్పాడు అంటే ఈ అజ్ఞానం చెప్పాను ఇచ్చేసి దీని ప్రకారంగా నేను జీవించింది జీవితం జీవించితే నీతి కలుగుతుంది అని చెప్పేసి చదువుతాం. 25వ వచనం మనకు ఆజ్ఞాపించినట్టు అనుసరించి నడుచుకున్నప్పుడు నీతి కలుగును అని చెప్పేసి. దీన్ని గ్రంథం ఏమందంటే నీతికి ఆధారమైన నియమం అని. రమ 9:31-32-33 చదువుతాం. రమ 9:31-32 నీతిని అంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసములమ నీతిని పొందారు. నీతి కారణమైన నియమాన్ని ధర్మశాస్త్రాన్ని వెంటాడినా అందుకోలేదు. ఎందుకు అందుకోలేదు? అది కావాల్సిన దేవునికి ఏం కావాలంటే బాంధవ్యంలో నిబంధనలో దేవుడు కోరేది ఏమంటే నా మాట ఎందు నీకు విశ్వాసం ఉండాలి, నా వ్యక్తిత్వం మీద నీ విశ్వాసం ఉండాలి, నా వాగ్దానం మీద నీకు విశ్వాసం ఉండాలి, నా షరతుల మీద నీకు విశ్వాసం ఉండాలి అని అలా కూడా పరమదేవుడు ఏం చేసిందంటే విశ్వాసాన్ని నిర్వహించారు. కాబట్టి విశ్వాసంతో ఆయన ఆజ్ఞలు పాటించితే, విశ్వాసం లేకుండా పాటించేది అంటే ఏం జరుగుద్ది? విశ్వాసాన్ని పాటించడం అంటే అర్థం ఏంటి? విశ్వాసం లేకుండా పాటించడం అంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం చెప్పండి? ప్రభుదినాన ఉదాహరణ చెప్తున్నా. విశ్వాసాన్ని పాటించడం అంటే ఏం చేయాలి? ప్రభుదినాన్ని వచ్చి కూర్చున్నాం, పాటెత్తే ఆయన పాటెత్తం అన్నాడు, పాటెత్తే అన్నాం, విశ్వాసంతో పాడామా? పాడాం కానీ విశ్వాసంతో అంగీకరించబడుతుందా? అంగీకరించబడదు. నువ్వు అన్న మాటలతో నీ బిసి నీ మైండ్ విశ్వాసం పనివేసుకొని ఉంటే అంగీకరించబడతావు. ప్రార్థన చేసావు, ప్రార్థన చేసిన నీ ప్రార్థనకు ఫలితం ఎదురు చూడగలరా? విశ్వాసంతో అడిగావా? అడగలా. ఏం ప్రార్థన ఏమైపోయింది? పనివేసి అయిపోయింది. కాబట్టి నీ ప్రార్థన చేసావు, నీ ఒకరి సంగతి చేసి ప్రార్థన పడి ఒకరు వెళ్ళిపోయి నువ్వు ఆరాధన చేయకుండా వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళిపోయావంటే విశ్వాసం నాకు చేసావు కాబట్టి వెళ్ళిపోయింది. గాతకు పోయింది అది దేవుని సంబంధం కనుక. అందువలన విశ్వాసము అంటే ఆ మాట నీ జీవితంలో ఆకారం ధరించుకో. దేవుని మాటలు నీ జీవితానికి ఆకారం ఇవ్వాలి. నీ నడకకు ఆధారం అయి ఉండాలి, నీ క్రియలకు దాని అది బేస్ అయి ఉండాలి, అప్పుడు విశ్వాసం. దేవుడు అంగీకరించే కార్యక్రమం విశ్వాసం లేకుండా ఏం చేసినా దేవుడు అంగీకరించే కార్యక్రమం ఉండదు. నీ ప్రార్థన విశ్వాసం లేకపోతే లాభం లేదు, నీ పాటలు విశ్వాసం లేకపోతే లాభం లేదు, నీ జీవనశైలి ఆరాధన చేయడానికి వచ్చి ఏదో ఏం చేసినా విశ్వాసం లేకుండా లేదు. దేవుడితో నీ సహవాసము సజీవమైన సహవాసం కనుగొండాలి. నాయన తండ్రి అంటే ఎదుట పెట్టుకుని నాయన్ని పలకరించినట్టు అనుభూతి ఉండాలి. మనం ఏం చేస్తాం? మామూలుగా చదివేస్తాం, కందగా దండకం చదివేస్తాం. దండకం చదివేసింది విశ్వాసమా? సాధక అలవాటు చొప్పున దండకం ఒకటి నేర్చుకుంటున్నా, దాన్ని అండకుని దాని తర్వాత చేసేసాడు. విశ్వాసంతో జరిగే కార్యక్రమం అంగీకారమా? అంగీకారం కాదు. కాబట్టి దేవుడికి ఏం చేసినా నీ హృదయ అంతరంగపు పరిస్థితుల్లో నుండి నీ పలుకులు రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రార్థన చేసినంతే, పాడిన అంతే, జీవితంలో అనుభవించినలాగే నీ నీ ఆయన వాక్యము నీ జీవితానికి ఆకారం ఇచ్చేయాలి. జరగాల్సిన కార్యక్రమం ఎంత దూరం ఉన్నా మనం దానికి చాలా దూరం అంటే మార్చుకుంటా నేను జీవితం మార్చుకోవాలి. విశ్వాసం లేకపోతే అసలు దేవునికి సంబంధాలే ఉండవు. అందరూ తెలిసిన నిర్వచనం ఆరవచనంలో 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఇంట్లో అసాధ్యం. దేవుని ఎంత కూర్చోవాడు ఆయన ఉన్నాడని తను శ్రద్ధగా వెతకు వారికి ఫలం దయచేయడం నమ్మవల్ల కదా, నమ్మవలేను కదా, ప్రార్థన చేస్తే నమ్మాలి. అందులో ప్రభాని యేసు మాట్లాడేసి అంజూరు చెట్టు దగ్గరకు వచ్చాడు, చెట్టును చూశాడు, కాయలు కాయలు కాయల అది అంజూరు పండ్ల కాలం కాదు అన్నాడు. నీ వెన్నడు కాయకుందరుగా కన్నాడు, కాయకుందరు కాకంటే చెట్టు అంటే ఉందా ఉండలా ఏళ్ళలోని చెట్టు కొట్టి వెళ్ళిపోవడం పర్పాలి. సజీవుని అటు వెళ్ళినమని శిష్యుడు వచ్చారు. ప్రభా నువ్వు రేపు సభ్యం చూచాడు ఎండిపోయిందన్న, నీ విశ్వాసం పోదన్న, లేకుండా విశ్వాసంతో ఏమైనా చేస్తే ఈ చెట్టు కడినట్టు కార్యక్రమం జరుగుతుంది, నీ మాటకి మాటకి విలువ. అలాంటి రూపంలో విశ్వాసం కలిగి ఉండటం అనేది నేడు అవసరమే సంచాల దూరం ఉన్నామంట. అది ఒక అంజూరం చెట్టు సమాచారం. ఆ అంజూరం చెట్టు కాసే నిజంగా కాసేదైతే ఆ కాలంలో కాయలు ఉంటాయి. కాసేదానికి గుర్తు అది వాస్తవాన్ని. ఆ కాలంలో కాయలు ఉంటాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 2వ వచనం రాబడుతుంది. కొంతమందికి అకాలం అయితే కాయలు కాస్తాయి. అది కాసేది అయితే అకాలంలో కాస్తుంది ముందు. 21వ అధ్యాయం 2వ వచనంలో ఆరో అధ్యాయం క్షమించండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఆ కాలపు కాయలు రాలినట్టు అని అంటాడు. చూడారు చూసారు ఎన్న వచ్చిన 14వ వచనం 6 6 13 గాలి చేత ఊగులాడు. ఆ ప్రకటన 6వ అధ్యాయం 13వ వచనం గాలి చేత ఊగులాడు. ఆ కాలంలో కాయలు ఎందుకు కాస్తాయి? కాసేదాని లక్షణం అది. ఆ కాలంలో కాయలు రాడు అది సీజన్లో కాస్తుంది అని చెప్పడానికి ఆ కాలంలో కాయలు కాస్తాయి. దాని నేచర్ అది, దాని స్వభావం అది. ఆ కాసే కాయలు గాలికి కొడితే రాలిపోతాయి. ఎవడైనా వచ్చినటువంటి ఆ పంట కోసం ఆశపడుతుంటాడు సహజంగా దేశంలో ఉన్న పరిస్థితి. ఆ రూపంలో ప్రభువుని దగ్గరికి వచ్చాడు. ఆ కాలంలో కాయలు కాయపోతే కాయలు తిరిగి అని చెప్పి ప్రత్యేకం జరిగిన కార్యక్రమం అది. అందువల్ల నేను మీకు ఏం చెప్తున్నాను అంటే మన మాట మన జీవిత అనుభవంగా మార్చబడటం అనేది విశ్వాసం. విశ్వాసం రెండవ కోణంలో విశ్వాసాన్ని గురించి నేను మీకు తెలియజేసింది ఏమంటే విశ్వాసం అంటే విధేయత. విధేయత చెప్పాడు అని లోపడ్డాం అంతవరకే సమాజం. విశ్వాసం అంటే మూడో షేడ్లో ఏముందంటే జీవితం దిద్దుబాటు. విశ్వాసం రెండు, విశ్వాసం విధేయత. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం దా చదివాం. 36వ వచనం కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు, విధేయుడు కానివాడు. కాబట్టి విశ్వాసం అంటే విధేయత. జీవం కూడా చూడండి కానీ దేవుని ఉపతానమే నిల్చును అని చెప్పి విశ్వాసం అంటే మూడవది దిద్దుబాటు. దిద్దుబాటు ఏం కావాలి? మూడవది విశ్వాసం అంటే దిద్దుబాటు. దిద్దుబాటు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాబడింది, నువ్వు విశ్వసించితే నీ గుండెలు కరిగిపోవాలి. దేవుని మీద విశ్వాసం నీ జీవితాన్ని మార్చివేయాలి. చదువు 10వ వచనం అండి. మొదలుపెట్టేశారు, చెప్పేసింది వాళ్ళు చెప్పేశారు. విశ్వాసము క్రియ జరిగిస్తుంది. విశ్వాసము క్రియ జరిగిస్తుంది. ఏం క్రియ జరిగిస్తుంది? మొట్టమొదట వేషవృత్తిని మార్చి పరిశుద్ధురాలుగా జీవితం మార్చింది విశ్వాసం. ఆవిడ అసలే వేశ్య. వేశ్య జీవితాన్ని మార్చుకుంది, మార్చింది విశ్వాసం. ఆ తర్వాత క్రియ జరిగించింది. ఏం క్రియ జరిగించింది అంటే తన ఇంటి వారి రక్షణ కొరకు పాటుపడింది క్రియ. కండిషన్ను అంగీకరించి, కండిషన్ ప్రకారం అంగీకరించి. ఏమని కండిషను? అయ్యా వాళ్ళు మా వాళ్ళని రక్షించండి అంటే మీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే రక్షిస్తా కండిషన్, ఇది లేకపోతే మాకు బాధ్యత లేదని చెప్పి. కాబట్టి విశ్వాసము కండిషన్స్ అంగీకరించుతుంది రకాలుగా. మనం విశ్వాసం గురించి మాట్లాడతాం, విశ్వాసం ఉందని చెప్తే ఏ విశ్వాసం నీకుంది? విశ్వాసం అంటే క్రియలు లేకుండా ఎదుగుతుంది. ఇప్పుడు రాహాబుకు విశ్వాసం ఉందనుకో, తన తండ్రిని తండ్రిని అందం లక్షలను కలిగిన వాళ్ళందరినీ ఇంట్లో తీసుకురాలేదనుకో, ఆ విశ్వాసం వృతం రామే ఉంది, నిలిచిపోయిన విశ్వాసం అది తీసుకొచ్చింది అనుకో, విశ్వాసం క్రియలు కలిగిందా కార్యక్రమం. నువ్వేంటి అని మాకు చెప్పేది, నువ్వు అని మా వేషం బతికి బతికినా అన్నది అనుకో. అమ్మ నేను గతంలో మా వేషాన్ని మాట వాస్తవంగా నిపెట్టిన పరిస్థితులు అన్న అమ్మ వేషం కాదు, ఒప్పించగలిగిన ధైర్యం విశ్వాసం. విశ్వాసం విశ్వాసం అని మనం మాట్లాడేటప్పుడు కొన్ని చాలా దీర్ఘంగా ఆలోచించాలి, మనకుందా విశ్వాసం. విశ్వాసం విశ్వాసానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు ఉంటేనే దాన్ని విశ్వాసం అంటారు, లేకపోతే అది విశ్వాసం కాదు, పిశాసం. పిశాసం అంటే దయ్యాలకు కూడా నమ్మకం ఉంటుంది, దయ్యాలు కూడా మాట్లాడే నమ్మకం, ఏ కార్యం జరిగించదు ఏ దాన్ని నమ్మదు. యాకోబు పత్రిక 2:19 వచ్చి చెప్పినట్టుగా, యాకోబు 2:19 ఏముంది అంటే నమ్ముచున్నావా కాదు, నమ్ముచున్నావు మంచిదే అది కదా వచ్చింది, నీకు పెద్ద వచ్చింది, నీకు దయ్యాలు తేడా ఏంటి, పెద్ద విశేషం, దయ్యాలు నీకంటే బెటర్ కదా అన్నాడు. ఏ విషయం బెటర్ అంటే దయ్యాలు ముణుకుతూనే నువ్వు వడుకోవాలి, నా విషయం దయ్యాలు బెటర్ నీకంటే, దయ్యాలు దేవుడు ఉన్నా నమ్మటం కాదు ఇప్పుడు కావాల్సింది, అది విశ్వాసం కాదు. విశ్వాసము అంటే విధేయ చూపించడం మాటకు, విశ్వాసం అంటే జీవితం దిద్దుబాటును ప్రేమించటం, విశ్వాసం అంటే మారు మనసును ప్రదర్శించటం, విశ్వాసం అంటే విశ్వాసం మీద క్రియేట్ చేయటం, అది విశ్వాసం అంటే. అది దేవుడు ఎదురు చూసే కార్యక్రమం. ఏదో నమ్మకం ఎవడున్నా నాకు నమ్మకం, నేను దయ్యాలకు నమ్మకం నాకు నమ్మకం, ఇద్దరు నమ్మకం, నా నమ్మకం అంటే దయ్యం నమ్మకం బెటర్ అన్నాడు. దయ్యం నమ్మకం ఎందుకు బెటర్ అని నేను అడిగితే నువ్వు ఎప్పుడైనా వణికేమంటారా, వణుకుతున్న చూడు కావాలంటాను. దేవుడు అంటే వణుకు పుట్టలేదు నీకు ఎప్పుడు, దయ్యాలు పుడతాయి. నీది విశ్వాసం అంటావా, కాదు. విశ్వాసం అంటే రాహాబుకు ఉండేది విశ్వాసం, విని విశ్వసించడం అది విశేషం, ఎందుకు కార్యక్రమం కాదు, ప్రసంగాలు ఏమి వెళ్ళావే, రాహాబు ప్రసంగాలు వెళ్ళా, మామూలుగా ఇలామంటే కబుర్లు చెప్పుకుంటా చూసారా అంటాయి, ఐగుప్తు ఇస్రాయిల్ అంట, ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారంట, శర సముద్రం మన కోసం ఫైల్ అయ్యిందంట, అని చేశాడంట, ఆ రెండు నడిచారంట, సిహోను ఓగు అని ఇద్దరు అమోరియల్ రాజును వాళ్ళు హతం చేశారంట, అబ్బాబాబు ఆయన ఈ దేశానికి వస్తున్నారంట, మా ప్రాణాలు వడ్డీ చేస్తారు. విశ్వాసం చర్యలో దిగింది, ఏ ఎప్పుడు చూసా చర్య ఇదంతా, నేను చూడలా విన్నా వింటే నాకు విశ్వాసం కలిగి, సరైన విధానం వింటేనే కలిగేది విశ్వాసం, మరొక ఫ్యాకల్టీ దేవుడు ఉపయోగించిన విశ్వాసం రావడానికి ఉపయోగించబడిన ఒకే ఒక ఫ్యాకల్టీ విడి వినటం, చెవి ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీ మాత్రమే మనుషుడు విని విశ్వసించాల్సిన అవసరం ఉంది. అప్పుడు వేస్య మీద వేస్య కాదు, తర్వాత సంసారం అయింది, ఇస్రాయేల్ జనాంగంలో చేర్చబడింది, ప్రభున యేసుకు మూలమైంది, మూలమై ఎన్ని దీవెన్లు ఒకటి కాదు అని. అందువలన దేవుడు ఏం చేస్తుంటాడంటే మనుషుల దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు అంటే, నీ దగ్గర ఏం నీ సొమ్ము కాదనే కోరుతుంది బాబు, నీ విశ్వాసం, విశ్వాసం లేకపోతే ఇష్టంగా ఉండదు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటో అసలు. ఆయన దగ్గర పుణ్యం వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాల, శ్రద్ధగా వెతికితే ఫలం దయచేసేవాడు నమ్మాల. నేను ప్రార్థన చేస్తున్నాను ఏం జరుగుతుందో ప్రజలు, ప్రార్థన చేస్తున్నాను ప్రజలు ఏం జరుగుతుందో నమ్మాల, జరిగిపోతుంది. ఈ కొండలేసి సముద్రం పడమంటే పడుద్ది, నీ విశ్వాసం కావన్నారు, నమ్ముటూ నీ వలన అయితే నమ్మేవాడి సమస్తం సాధ్యం, నువ్వు ఎవరు నమ్ముతున్నావు ఆయనకి సమస్తం సాధ్యం, నీ అది వాస్తవం కాబట్టి పన్నాడు ఏమో ఏ కోరుతున్నాడు సంకల్పంలో మానవ విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చి విశ్వాసమైన జీవితం పడతాడు. మీ బ్రేక్ తీసుకోండి, మళ్ళీ వచ్చి కూర్చున్నాను.